సుందరం. ఆ ఇవాళ ఏం పాఠం చెప్పరా అండి? అది అదే వనిత సీత కటకట అకట అంటూ తిరిగే రామగాథ, జతకై వెతికే ప్రేమ బాధ. ఇకపై నాతి కొరకై కోతి వెతికే తీరు సుందర కాండను నడుపును. గురుతు చూసిన రాముడి మనసులో కలత తీరింది సుజాత. దూరం తగ్గి భారం తగ్గి కోరిన నారిని చేరిన పాఠం తెలుపు తలుపు తలుపు తెరుచు ప్రేమ పాఠం. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన. ఏదో పాపం పసివాణి గాలి చూపి వదలండి మళ్ళీ అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. తెరిచాను ఇంతలో నన్ను కూచాడికి చేకు. అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. దరికి చేరాను వరము వేడాను కరుణతో దారి చూపవా, మనసులో మాట తెలుసుకోవమ్మ చెల్లినితో కలిమి కురియవా. పొరపాటిది తడబాటిది గుంజీలే తీసెయ్యన, అతి తెలివితో మతిపోయన నీ వేషం నా ముందర. లాలా వదలండి ముదిరింది లలలాలల తడబాటిది లాలా నా ముందర, లలలాలల తడబాటిది లాలా నా ముందర.